లలో కలిసే శిథిలాకాశము కడదాక జరిగేన నాన్వేషణ ఇలలు కలిసే శిథిలాకాశము కలలో పలికే సుఖ సంగీతము కడదాక జరిగేన నాన్వేషణ ఇలలో కలిసే శిథిలాకాశము ఇలలో కలిసే శిథిలాకాశము.